శీతల చరణం కోమల చరణం మంజుళ చరణం మమ గురు చరణం శీతల చరణం కోమల చరణం మంజుళ చరణం మమ గురు చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం సద్గురు చరణం సదా భజామి సద్గురు చరణం సదా భజామి శీతల చరణం కోమల చరణం మంజుళ చరణం మమ గురు చరణం ప్రేమదాత ప్రాణనాథ ప్రాణనాథ సద్గురునాథ సద్గురు చరణం సదా భజామి శీతల చరణం కోమల చరణం మంజుళ చరణం మమ గురు చరణం.